ఆత్మజ్ఞాన మహత్వము న యోగేన న సాంఖ్యేన కర్మణ నో న విద్య బ్రహ్మాత్మకత్వబోధేన మోక్ష స్పిధ్యతి నాణ్యత. 58. యోగేన యోగశాస్త్రముచే నా కాదు, సాంఖ్యన సాంఖ్యశాస్త్రముచే న కాదు, కర్మణ యజ్ఞాది కర్మచే న కాదు, విద్యయా సగుణోపాసనారూపమగు విద్యచే న కాదు మో మోక్షము. బ్రహ్మరే తకత్వబోధేన బ్రహ్మార్మేకత్వ జ్ఞానముచితనే సిద్ధ్యతి సిద్ధించును, అన్యథా మరియొక విధముగా నౌకాదు. మోక్ష బ్రహ్మస్వరూపముతో ఉండుట అను లక్షణముగల మోక్షము బ్రహ్మాత్మైకత్వబోధేన బ్రహ యొక్కయు ఆత్మ యొక్కయు ఏకత్వము అనగా అభేదము దాని యొక్క బోధ సాక్షాత్కారము దానిచే సిద్ధ్యతి అభివ్యక్తమగును, మరియొక ప్రకారముచే సిద్ధింపదు. ఆ ఇతర ప్రకారములనే విశదీకరించున్నాడు. భేదమును బోధించు యోగశాస్త్రము వలన కలిగిన జ్ఞానముచే మోక్షము సిద్ధింపదు, లేదా చిత్తవృత్తి నిరోధరూపమగు యోగముచే మోక్షము రాదు అని యర్థము. ఇట్లే సాంఖ్యన నానాత్మవిషయకమై కపల మహర్షిచే రచితమైన సాంఖ్యశాస్త్రము వలన కలిగిన జ్ఞానముచే గూడా మోక్షము సిద్ధింపదు. కర్మణ పూర్వకాండ విహితమగు ఆత్మజ్ఞాన మహత్వము 93. యజ్ఞాదికర్మచే గూడా సిద్ధించదు. విద్యోపనిషత్తులలో విహితమైనదైనను సగుణోపాసనారూపమగు విద్యచేతగూడా కైవల్యరూప విధముగా మగు మోక్షము సిద్ధింపదు. యోగసాంఖ్య శాస్త్రముల వలన కలుగు జ్ఞానము భేదవిషయకమైనది. శ్రు యదా హేవైష ఏతస్మిన్నుదర మంతరం కురుతే అథ తస్య భవతి ఈ ఆత్మస్వరూప విషయమున ఏ మాత్రము భేదబుద్ధి చేసినను అతనికి భయమే కలుగును అని చెప్పిన యోగ సాంఖ్యాది శాస్త్రజన్యభేద జ్ఞానము ఏ మాత్రము అభయస్థితి ప్రాపకము కాజాలదు. శ్రు నాస్తికృతః కూతేన కూతకమగు కర్మచేత అకూతకమగు మోక్షము కలుగదు. శ్రూట్ అమృత త్వస్య నాశాస్త్రీ విత్తేన ధనముచే అనగా ధనసాధ్యమగు కర్మచే అమృతత్వమును ఆశించుటకు వీలులేదు అనుశ్రుతులు కర్మనిత్యమగు మోక్షమును వ్యంజింపజాలదని చెప్పుచున్నవి. శ్రు నస పునరావర్తతే అనుశ్రుతి మోక్షము నిత్యమని బోధించుచున్నది. సహ బ్రహ్మలోకమునకు వెళ్లిన సగుణోపాసకుడగు పురుషుడు మరలా నావర్తతే సంసారవంతుడు కాడు, మరల జన్మ పొందుడు అని అర్థము. అట్లు పునరావృత్తి రాహిత్యమునకు కారణము ముక్తత్వమే. బ్రహ్మస్వరూప మున ఉండుటయే ముక్తత్వము. శ్రు యోవై భూమ తదమృతం సర్వవ్యాప్త మగు ఏ ఆత్మ కలదో అది నాశరహితము. సత్యం జానమనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యరూపము జ్ఞానరూపము అనంతము. శ్రు నిత్యో నిత్యానాం అనిత్యములగు పదార్థముల నడుమనున్న నిత్య పదార్థము ఆత్మయే ఇత్యాది శ్రుతిశతములచే బ్రహ నిత్యమని చెప్పబడుటచే తత్స్వరూపమగు మోక్షము కూడా నిత్యము. శారీరకమీమాంసశాస్త్రము చివరి అధికరణ భాష్యమున సమ్యగ్ జ్ఞానము చెనసించిన అజ్ఞానము కలవారును నిత్యసిద్ధమగు మోక్షమునం దాసక్తి కలవారును అగువారికి అవృత్తి రాహిత్యము సిద్ధమే. అట్టి వారిని ఆశ్రయించుటచే సగుణోపాసకులకు గూడా అనావృత్తి సిద్ధిం. 94. శ్రీవివేక చూడామణి చును అని చెప్పబడినది. అందుచే బ్రహ్మలోకమును పొంది ఆత్మ సాక్షాత్కారమును సంపాదించిన వారికి అచటనే కైవల్యరూపమగు మోక్షము వచ్చును అను విషయము. శ్రు తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్పరముచ్యంతి సర్వే శ్లో బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తి ప్రతిసంచరే ప్రవిశంతి పరం పదం. పరస్యాంతో కృతాత్మానః సగుణోపాసన చేసి బ్రహ్మలోకమును చేరినవారు మహాప్రళయమున వారందరును ఆత్మసాక్షాత్కారము మోక్షమును పొందుదుకు. పొందినవారే మహాప్రళయము వచ్చినప్పుడు బ్రహ్మతో కూడి మోక్షమును పొందుదురు ఇత్యాది శృతిస్మృతుల వలన తెలియచున్నది. పరాముతాత్ వేదాంత విచారజ తమగు ఉత్కృష్ట జ్ఞానము వలన కృతాత్మానః ఆత్మసాక్షాత్కారము పొందినవారు. కవచము, చొక్యా మొదలగు వాటి వెనుక మరుగుపడిన బంగారు ఆభరణమును వెదకి వెదకి అలసిపోయినవాడు, ఇదిగో ఇది నీ కంఠమునందే ఉన్నది, ఎందుకు భ్రాంతి పడదవు అని అప్తుడెవ్వడైనా చెప్పగా, పోయినది దొరికినట్లు భావించును. ఆ అప్తవాక్యము వలన కలిగిన జ్ఞానము ఉన్న వస్తువునే అభివ్యక్తము చేయుచున్నది. అట్లే గురుపదిష్టములుగు తత్వమసి ఇత్యాది మహావాక్యముల వలన కలిగిన సాక్షాత్కారము కూడా నిత్యసిద్ధముగానే ఉన్న బ్రహ్మభావరూపమగు మోక్షమును అభివ్యక్తము చేయుచున్నది. కావున మోక్షము జ్ఞానజన్యమని శంకింపరాదు. కర్ణుడు కరుడు మొదటి నుండియు కుంతి కుమారుడే, కాని చిన్నతనము నుండియు అతనిని రాధ పెంచుటచే అతడు రాధేయుడనని అనుకొనుచుండెను. తరువాత కుంతి చెప్పగనే కౌంతేయుడనని తావన్మాత్రముచే ఈ కౌంతేయత్వము అతనికి క్రొత్తగా రాలేదు. ఇక నేమనగా పూర్వము తెలియనిది ఇప్పుడు తెలిసి తెలుసుకొనెను. ఆత్మజ్ఞాన మహత్వము 95. నది ఇచటగూడ అట్లే తెలుసుకొనవలెను. ఇంకను ఎట్లనగా, ఆత్మానం మానుషం మన్యే రామమని చెప్పినట్లు శ్రీరాముడు తాను మానవుడనియే అనుకొనుచుండెను. బ్రహ్మదేవుడు ఏక శృంగో వరాహస్త్వం ఇత్యాది వాక్యములచే నీవు మహావిష్ణువని చెప్పినప్పుడాతడు తాను మహావిష్ణువే అని స్వస్వరూపమును తెలిసి కొననే కాని అతనికి పూర్వము లేని మహావిష్ణుత్వ నిపుడు క్రొత్తగా రాలేదు. ఈ వాక్యములు అతని మహావిష్ణుత్వమును అభివ్యక్తము చేసినవి. ఇక్కడ కూడా అట్లే అని తెలియవలెను. అట్లే కర్మఫలము ఉత్పాద్యము కాని ఆప్యము కాని సంస్కార్యము కాని వికార్యము కాని కావలెను. ఉదాహరణమునకు యాగము వలన స్వర్గము ఉత్పన్నమగుచున్నది కాన స్వర్గరూపమగు ఫలము యాగము వలన ఉత్పాద్యము కొత్తగా పుట్టుచున్నది. అధ్యయనము చేయటచేసెద్దరా సిరూపమగు వేదము పొందబడుచున్నది. కావున వేదరూప ఫలము ఆప్యము హోమమునకై ఉపయోగించు వ్రీహులపై ధాన్యముపై నీళ్లు చల్లుటచే సంస్కారము కలుగుచున్నది. కావున ఇచట ఫలము సంస్కార్యము ధాన్యము మొదలగు వాటిని దంచుటచే పొల్లు పోవుట వంటి వికారము కలుగుచున్నది. కావున ఇచట ఫలము వికార్యము. మోక్షము నిత్యముగాన ఉత్పాద్యము కాదు, ఆత్మస్వరూపముగాన ఆత్మ సర్వదా పొందబడియేయున్నదిగాన ఆప్యము కాదు, నిత్య శుద్ధ బ్రహస్వరూపముగాన సంస్కార్యము కాదు, నిర్వికార బ్రహ్మరూపముగాన వికార్యము కాదు. ఈ విషయమును భగవత్పాదులు సమన్వయ సూత్రభాష్యమున విస్తృతముగా విశదీకరించిరి. కావున కర్మఫలములుగా చెప్పదగిన ఉత్పాద్యత్వ ఆప్యత్వ సంస్కార్యత్వ వికార్యత్వములలో ఏ ధర్మమును మోక్ష విషయమున కుదురదు గాన మోక్షము కర్మ వలన లభించినది కాదు అని అర్థము. శ్రు విద్యాంచ విద్యాంచ శ్రు విద్యయ తదారోహతి ఇత్యాదులలో విద్య 198 శ్రీవినేక చూడామణి శబ్దము ఉపాసనార్థమున ప్రయోగింపబడినది. కావున ఇచట గూడ విద్యా పదమునకు ఆత్మవిద్యాభిన్నమగు అపరవిద్య అని యర్థము. ఆ అపరవిద్య వలన బ్రహ్మస్వరూపముతో ఉండుట అను లక్షణముగల మోక్షము సాక్షాత్తుగా లభింపదు అని యర్థము. అవ మోక్షము బ్రహ్మాత్మకే జ్ఞానము వలననే కలుగును కాని మరియొక ఉపాయముచే కలుగదు అను విషయమును దృష్టాంతమును చూపి విశదీకరించుచున్నాడు. వీణాయ రూప సౌందర్యం తస్త్రీవాదన సౌష్ఠవం ప్రజారంజనమాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పతే 59 వీణయ వీణ యొక్క రూపసౌందర్యం రూపము యొక్క సౌందర్యము తస్త్రీవాదన సౌష్ఠవం తంత్రులను భోగించుటలో సౌష్ఠవము ప్రజారంజన మాత్రం ప్రజారంజనమునకు మాత్రమే ఉపయోగించినది. తత్ అది సామ్రాజ్యాయ సామ్రాజ్యము సంపాదించుట కొరకు న కల్పతే ఉపయోగింపదు. రంజింపచేయవాడు రాజు. రాజా ప్రకృతిరంజనాత్ అని చెప్పిన విధముగా ప్రజలను ఒక వైణికుడు ఆకారముచే జనమనో హరముగానున్న వీణను తీసుకొని దాని తీగెలను బాగుగా మ్రోగించి నచో సుందరమగు ఆ వీణను చూచియు తంత్రివాదనమును వినియు ప్రజలు రంజింపబడవచ్చును. అయినను ఆ విధముగా రంజింపచేయుట ఆ వైణికుడు సమ్రాట్టు అగుటకు ఉపకరించదు. ఆత్మైక్యబోధము లేనిచో యోగశాస్త్రాది జన్యమగు జ్ఞానముగాని కర్మగాని ఉపాసనముగాని కైవల్యమునకు ప్రత్యక్షముగా ఉపకరింపవు. రూపసౌందర్యం అనగా సుందర రూపము అని అర్థము. తంత్రులను మ్రోయించుటలో వైణికునకు గల నేర్పు ప్రజారంజన మాత్రమునే చేయునుగాని వానికి రాజత్వమును సంపాదింపజాలదని అర్థము. సా ఆత్మజ్ఞాన మహత్వము అవ. కేవల శబ్దశ్రవణమాత్రముచే మనోరంజనము చేయువారి విషయము చెప్పి ఇప్పుడు అర్థత కూడా ఎవరు మనోరంజనము చేయుదురో వారికగుడా పూర్వోక్త జ్ఞానము లేనిచో ముక్తి లేదని చెప్పుచున్నారు. వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయినతు ముక్తయే. అరవే వాగే త్వఖరి వాగే వఖరియు శబ్దజరి శబ్ద ప్రవాహము శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. శాస్త్రములను వ్యాఖ్యానము చేయుటయందు నేర్పు ఈ విధమైన విదుషాం విద్వాంసుల యొక్క వైదుష్యం పాండిత్యము తద్వత్ వీణావాదనాదికము వలెనే. భుక్తయే భుక్తి కల్పించుటకే కాని ముక్తయేతు ముక్తి కొరకు మాత్రము న కాదు. వాగ్వైఖరి సరళ పదబంధములతో కూడిన వాళ్లు శబ్దజరి అడ్డులేకుండా ప్రవహించుచున్న వాక్కు. శబ్దప్రవాహమనగా వాక యోగమునందు చాతుర్యము. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. పదచ్ఛేద పదార్థోక్తి అహ విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం. పదచ్ఛేదము పదముల అర్థమును చెప్పుట, సమాసాదుల విగ్రహ వాక్యములను చెప్పుట, వాక్యమును అన్వయించుట, ఆక్షేపమునకు సమాధానము చెప్పుట అని వ్యాఖ్యానమునకు ఐదు లక్షణములు అని చెప్పిన విధమున శాస్త్రార్థమును చెప్పుటలో ప్రావీణ్యము. ఈ విధమైన పండితుల పాండిత్యము కూడా వీణావాదనాదికము వలె వారికి కీర్తిని సంపాదించి భుక్తిని కలిగించును. ముక్తికి మాత్రము ఉపయోగింపదు. పూర్వోక్తాత్మ సాక్షాత్కారమొక్కటియే కారణము అని భావము అవ. ఆశంక తాత్కాలికముగా సౌఖ్యమును కలిగించు వైణికుల నేర్చు ఎక్కడ. వినిన పిమ్మట గూడా బాగుగా అంతఃకరణము శ్రీవివేక 1:91 శ్రీవివేక చూడామణి నందు ప్రవేశించి ఆనందమును కల్పించుటకు సమర్థమైన పండితుల పాండిత్యమెక్కడ. అందుచే పాండిత్యమును తద్వతని వీణా వాదన కౌశలముతో పోల్చుట యుక్తము కాదని ఆశించినచో సమాధానము ఆ రెండిటికి అట్టి భేదమున్నచో ఉండవచ్చును. అయినను ఆత్మతత్వ సాక్షాత్కారము లేనంతవరకు శాస్త్రాధ్యయనము దానివలన కలిగిన ప్రావీణ్యము మోక్షఫలము నియజాలవని చెప్పుచున్నాడు. అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధితిస్తూ నిష్ఫల. విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధితిస్తూ నిష్ఫల. 61 పఠితత్వే పరతత్వము అవిజ్ఞారే తెలియబడ నిదగుచుండగా శాస్త్రాధిత శాస్త్రాధ్యయనము నిష్ఫల వ్యర్థము. పరే తత్వే పరతత్వము విజ్ఞాతే జపి తెలిసినను శాస్త్రాధిత శాస్త్రాధ్యయనము నిష్ఫల వ్యర్థము. పరే కాలత్రయ బాధ్యమగుటచేతను స్వయం ప్రకాశానంద రూపముగుట చేతను జడదుఖాద రూపమును దేహము మొదలు మాయ వరకును గల మిథ్యాభూతములగు సకల కార్యకారణముల కంటే ఉత్కృష్టమైనదియు దానియంతకును అధిష్ఠానమగు నిర్గుణ బ్రహ్మతత్వము అవిజ్ఞాతే సాక్షాత్కరింపబడకపోయినచో శాస్త్రాధీతిస్తూ అర్థ విచారము వరకును ప్రవర్తించు వేదాంతాధ్యయనము కూడా వ్యర్థమే. ఏ ఫలమును పొందుటకే విచారము శాస్త్రముచే విహితమైనదో అది లభింపనంతవరకును ఆ విచారము వ్యర్థమే. జన్మాంతరమునందు చేసిన సాధనముచే గర్భమునందున్నప్పుడే వామదేవుడు పరతత్వమును తెలుసుకొనగలిగెను. ఆ విధముగా సాక్షాత్కార రూపమగు ఫలము లభించిన పిమ్మట గూడ శాస్త్రాధ్యయనము చేయవలసిన పనిలేదని భావము. ఆత్మజ్ఞాన మహత్వము అవ మహారణ్యమును ప్రవేశించిన పురుషుడు దిక్కులు తెలియక వ్యర్థముగా తిరుగాడును. అట్లే కేవలము శబ్దజాలాత్మకమగు శాస్త్రము కూడా మనోవిక్షేపమును మాత్రమే కలిగించును గాన తన్నిష్ఠత్వమును విడిచి పరమాత్మ సాక్షాత్కారవంతుడగు గురువు నుండి ఆత్మ యథార్థ స్వరూపము ప్రత్యక్షమగునట్లు తెలుసుకొనవలెను అని చెప్పుచున్నాడు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం. అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాతత్వమాత్మన 62. శబ్దజాలం శబ్దసముదాయమనెడు మహారణ్యం మహారణ్యము చిత్తభ్రమణ కారణం చిత్తమునకు విభ్రాంతిని కలిగించును. అత ఆ కారణము వలన ఆత్మనః ఆత్మ యొక్క తత్వం తత్వము తత్వజ్ఞాతత్వము నెరిగినవాని నుండి ప్రయత్నాత్ ప్రయత్నపూర్వకముగా జ్ఞాతన్యం తెలియదగనది. ఆచార్యోపదేశము ద్వారా ఉపనిషద్రూపశాస్త్రము నుండియే ఆత్మతత్వమును తెలుసుకొనవలసియున్నను శాస్త్రకోలాహలమును ఆశ్రయింపరాదు. లోకవాసనయ ఇత్యాది శ్లోకమున మున్ముందు 272వ శ్లో చెప్పనున్న విధమున శాస్త్రవాసన కూడా జ్ఞానప్రతిబంధకమే అని భావము. అవ అజ్ఞానమును నివర్తింపజేనది జ్ఞానమే కాని మరి ఏదీను కాదని చెప్పుచున్నాడు. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిము వేదశ్చ శాస్త్రేశ్చ కము మస్త్రేహ కిమోషధయః 63. అజ్ఞాన సర్పదష్టస్య అజ్ఞానమనెడు సర్పముచే కరవబడిన వానికి బ్రహ్మజ్ఞానౌషధం వినా బ్రహ్మజ్ఞానమనెడు ఔషధము తస్ప వేదశ్చ 99. 100. శ్రీ వివేక చూడామణి వేదముల చేత కిము ఏమి ప్రయోజనము శాస్త్రశ్చ శాస్త్రముల చేత కిము ఏమి ప్రయోజనము మస్త్రయః మంత్రముల చేతను ఔషధై ఔషధముల చేతను కిం ఏమి ప్రయోజనము. అత్యంతము అనర్థమునకు హేతువగుటచే అజ్ఞానమే సర్పము. దానిచే దష్టస్య ఆవరణ విక్షేపములచే మోహితుడైన వానికి బ్రహ్మజ్ఞానమే ఔషధము. అది లేనిచో వేదేహ రుగాది వేదముల చేతను శాస్త్రేహ వ్యాకరణాది శాస్త్రముల చేతను మస్త్రేహ సప్తకోటి మహామంత్రముల చేతను ఔషధేహ సంజీవన మొదలగు ఔషధుల చేతను ఏమీ ప్రయోజనము. వాటిలో ఏ ఒక్కటియూ అజ్ఞాన సర్పము వేసిన కాటుచే కలిగిన మోహమును నివర్తింపజాలవు అని యర్థము. అవ కేవలము శబ్దము మోక్షము నియజాలదు అను విషయమును దృష్టాంత ప్రదర్శన పూర్వకముగా చెప్పుచున్నాడు.